ఇంకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. రే పగలనగా ఎండవాననగా తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా. లోకముఖ వైకుంఠ పాళి కింద పడి లేచే మోళి అన్నది అనుకోనిది కల్పించుదామా. ఒక వెండి గొలుసు పోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లే ఆ నింగి మెరియునెప్పుడు. ఒక వెండి గొలుసు పోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లే ఆ నింగి మెరియునెప్పుడు. చెప్పు లోకమంతా చూడాల చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. దొరలిపోగా తీపి జ్ఞాపకాలు నీలో చూసాలే. రాసే నీ వెళ్ళు చూసి, నవ్వే నీ పెదవి చూసి, మరచిన కవితలెన్నో గుర్తుకొచ్చెనులే. ధ్రువముల నడుమ సాగి దూరమానాడు, భుజమున నీ శ్వాస ఊగెను నేడు. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. రే పగలనగా ఎండవాననగా తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా. లోకముఖ వైకుంఠ పాళి కింద పడి లేచే మోళి అన్నది అనుకోనిది కల్పించుదామా. ఒక వెండి గొలుసు బోలి ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లే ఆ నింగి మెరియునెప్పుడు. ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లే ఆ నింగి మెరియునెప్పుడు.